నువ్వు కాడుక దిద్దకపోతే మలి సంధికు చీకటి రాదు, నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే వయసుకి వేసవిరాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవిరాదు వలపుల చలిపోదు. నువ్వు కాడు కదిద్దకపోతే మరి సందెకు చీకటి రాదు, నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లెలతో నీ బాకిట నిలవకపోతే వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు. చీర కట్టుకుంటే వెన్నెలాయన దారి, వెన్ను మీద కన్ను మూస్తే వెల్లువాయ గోదారి, పూల గుడికి చేరుకుంది చిలిపితేటి పూజారి, వెన్న వెన్నెల అభిషేకాలే చేసుకుంది వేయి. నువ్వు ముగ్గులు పెట్టకపోతే నా ఇంటికి వేకువ రాదు, ఈ పదమే తాకకపోతే ఆ ముగ్గుకు మురిపెం లేదు, నా కన్నుల ఆశలతో నీ ముద్దులు కోరకపోతే రాత్రికి జాబిలు రాదు రేయి తెల్లవారదు, రాత్రికి జాబిలు రాదు రేయి తెల్లవారదు. నువ్వు కాటుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు, నీ కౌగిట చేరకపోతే నా చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు. పెచ్చనైన ఊపిరంతా వేణువైన లాగిరిలో, మోహనాల ఊహలెందో మోవిదాకు అల్లరిలో, యదహారతి పట్టకపోతే నా దేవుడు నిదురే పోడు, విరి చెయ్యను పరవకపోతే పరువానికి పరువే లేదు, నా పచ్చని గడపలలో నీ పదాలు కడగకపోతే ప్రేమకు పొద్దే పోడు, నువ్వు కాడు కదిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు, నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు, నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు.